పద్మనాభ ప్రియే కమల కోమల గర్భ గౌరీ క్షీర సాగర సుతే శరణు శరణేను తా నమిసువే నిన్న ధ్యా విద్యాలక్ష్మి హరిహర బ్రహ్మ సుపూజిత వందిత విద్యాలక్ష్మి. ಲಕ್ಷ್ಮಿಯೇ.